225 సదసదాశ్రేయ సం భా సదసదాశ్రేయ అపరోక్షతయా సన్నితి ప్రతీతి విషయతయా వ్యవహ్రియమాణం సత్కార్యం గోపాది 336 లలితా త్రిసతి భాష్యం సత్య వ్యావహారిక సత్తాశ్రయం పృథిన్య పేజోభూతత్రయం సిదిత్యచ్యతే అసత్ సద్భిన్నతయా పరోక్ష జ్ఞానగోచరం వాయక సది తత్కార్యంచ రూపాది భిన్న గుణాశ్రయముచ్యతే ఇత్యర్థః ఇతియోరాశ్రయ ఉపాదానత్వేస తదధి స్థానభూతేత్యర్థః ఆరోపితస్యాధిష్ఠాన సత్తాతిరిక్త సత్తా శూన్యతయా సత్యస్ఫూర్తిప్రదస్వేన సర్వదా తదనుసు తేతి ధ్యేయం ఓం సదసదాశ్రయాయే నమః సత్తకు ఆం వి అపరోక్షముగా సంఘటర్ సన్పటః ఘటము ఉన్నది పటము ఉన్నది అను ప్రతీతికి విషయ మగుట చేత వ్యవహారములో ఉన్న సత్కార్యము రూపాదులు కలిగియుండును అందుచేత వ్యావహారికమైన ఆశ్రయమైన పృథివీ జల తేజోభూతములు మూడును సత్శబ్దముచే చెప్పబడును అసత్ అనగా సత్కంటే భిన్నముగా పరోక్ష జ్ఞానమునకు గోచరమైన వాయు ఆకాశములు తత్కా కంటే భిన్నములైన గణములర్యమును రూపాదులకాశ్రయమని చెప్పబడునని యర్థము ఆ సదసత్తులు రెండింటికీ ఉపాదాన కారణమనగా ఆశ్రయమే తదధిష్టానభూతురాలని యర్థము ఆరోపిత పదార్థము అధిష్టాన సత్కంటే అతిరిక్తమైన సత్త లేనిది యగుటచేత సత్తా స్ఫూర్తిప్రదా మగుట వలన అధిష్టాన సత్త యొక్క ధర్మము సదా అనుస్యూతమై శంకర 1243-337 శంకర గ్రంథరత్నావళి యుండునదని భావింపనగును కావున సదసదాశ్రయాయను సార్థక నామముతో పరదేవత ప్రకాశించుచున్నదని భావము శ్లో సకల సచ్చిదానంద సాధ్యా సద్ధతి ప్రదాయిని సనకాదిముని ధ్యేయ నదా శివకుటుంబిని 44